ఈ మధ్య కాలంలో ఎక్కడ విన్నా ఎక్కడ చూసినా మనకి వినిపించేటువంటి ఒక పాట సారత్తారత్తారు. ఇలాంటి సూపర్ హిట్ పాటలకి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ తమన్ గారు. ఆయన మంచి మంచి హిట్ సినిమాలకి కిక్నిస్తూ హిట్ల మీద హిట్లు కొడుతూ దూసుకెళ్ళిపోతున్నారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము టు పర్ఫామ్. మరి ఇప్పుడు మనం ఆయన కోసం పాడాల్సినటువంటి పాట సారత్తారత్తారు. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసానే నిన్ను, చూస్తూనే ప్రేమ పుట్టి నీ పైనే లెన్స్ పెట్టి నిదరే పోనందే నా కన్ను. గురువారం మార్చి 1 సాయంత్రం 5:40 తొలిసారిగా చూసారే నిన్ను, రోజంతా నీ మాటే ధ్యాసంతా నీ మీదే అనుకుంటే కనిపిస్తావు నువ్వే, మొత్తంగా నా ఫోకస్ నీ వైపే మారేలా ఏమాయో చేసావే. ఓం శాంతి శాంతి అనిపించావే. प्यार की आई दीवाना की पंचाला प्रेमा उन्ने गुन्ने लो ना सोचो जरा प्यार से दिल को समझाना. అనిపించావే జరా జరా ప్రేమలోకి అడిగిస్తున్న చిరియ